నవ్వు నవ్వి వన్నెలను నిరువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలను నిరువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. ఏమంటా సంగీతం నువ్వైతే సరి సాహిత్యం నేనవుతా సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రూపి ఎన్నెన్ని కళ్ళను రప్పించావే పొన్నారి. Say it once again. Na-na-na-na-na Swaramu nivai Tarana-na-tarara-na-na Swaramu na padamu nenai. Okay. Tane-tane-tana Uh-huh, alaga. Gano-gitau kaga Tarana-tana కావ్యమైనది తలపో పలుకో మనసు. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రుబి ఎన్నెన్ని కళ్ళలు రపించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఇప్పుడు చూద్దాం తనన తనన తన్న తనన తనన అన్న తన తన్న తాళం తరుణ తన తన అన్న తాళం ఒకటే కదా తనన తాళ తన నాన తన. అయ్య బాబోయ్ తనన నాన తన నాన తన పదము చేర్చి పాట కూర్చేదా సుభాష్ దని నీ దశ అన్న నీద అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్న మనమే కాదా. నీవు నేనని అన్న మనమే కాదా. కన్ను పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించాలే గడసరి.